అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఆజ్ కా సబక్ సున్ లీజియే. లెట్ అస్ లిసన్ టు ద ఆజ్ కా సబక్ విచ్ ఇస్ డెలివర్డ్ డైలీ బై హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూనుస్, ద సన్ ఆఫ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఉమర్ పాలన్పూరి రహ్మతుల్లాహి అలైహ్. Lesson number 1130. Rasulullah sallallahu alaihi wasallam would make the following dua abundantly in the evenings. Let us read together the dua. La ilaha illa anta subhanak astaghfiruka li dhanbi wa as'aluka rahma. اللهم زدني علما ولا تزغ قلبي بعد إذ هديتني وهب لي من لدنك رحمة. This dua is made mention of in Nasai Sharif and Ibn Kathir also, the first volume, page 390. This dua is encompassing of all the good that we can ask of Allah subhanahu wa ta'ala. Make it a habit of learning this dua. Teach this dua to our parents, our children, our families. Because Allah has kept a lot of effect on the words of Rasulullah sallallahu alayhi wa sallam. Allah give us the understanding. Ameen, ameen. Wassalamu alaykum wa rahmatullahi wa barakatuh.